తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు. స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు. ఒకరికి ఒకరిని ముందుగా రాసే ఉన్నదో మనసున మనసై బంధము వేసే ఉన్నదో. సాగనా దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు. స్వర్గం ఒకటుంటుందని అంతా వింటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు. సత్యం నువ్వు జంటైతే బ్రతుకులో ప్రతి క్షణం సుఖమే నిత్యం. పదే పదే నీ పేరే పెదవి పలవరిస్తుంది. నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు. స్వర్గం ఒకటుంటుందని అంతా ఉంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు. అర్థమే తెలియదు ఇన్నాళ్ళ వరకు. ఎటెళ్ళేదు జీవితం నువ్వే లేకపోతే. ఒకరిని ముందుగా రాసే ఉన్నదో మనసు మనసు బంధము వేసే ఉన్నదో. ఏమో ఏమైనా నీతో ఏమైనా కడదాక సాగనా దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు. ఉంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు. నమ్మలేదు నాకు నీ ప్రేమే.